పదహారు కంజలోచన సం భా కంజలోచన కేభ్యః జాయంత ఇతి కంజాని కంజస జేసే అరవింద నీలోత్పలాని లక్ష్యంతే తద్వల్లోచనే యస్యాః సా తథా లలితా త్రిశతి భాష్యం అథనా కంజం బ్రహ్మాండం అయం పూర్వ మహాః సృష్ట్వా తాసు వీర్యమపాసృజత్ తదండమభపడ్డెమం ఇతి నచనాత్ కంజాని అనేక కోటి బ్రహ్మాండాని లోచనయోహలోచనకృతి తి వీక్షణాత్ యసా యస్యాః సా తథా సేయం దేవి తైకతా ఇతి శ్రుతేః ఓం కంజలోచనాయే నమః ఆం వి జలముల నుండి పుట్టిన విడాన కంజము లనబడును కంజశబ్దముచేత పద్మములు నీలోత్పలములు నల్ల కలువలు లక్షణానృత్తి చే చెప్పబడును కమలములు నీలోత్ఫలముల వంటి విశాల నేత్రిములు గలదిగాన పరాదేవత కంజలోచనాయని స్తుతింపబడుచున్నది అథవా కంజమనగా బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండము జలము నుండియే దూవిర్భవించినది. అయం పూర్వమహాః సృష్ట్వా ఈయను శృతినచనము వలన సృష్టికర్తయగు మాయా సబలిత బ్రహ్మ మొదట జల సృష్టిని చేసెను, తరువాత తజ్జలమందు తన వీర్యమును తేజస్సును విడిచెను. ఆ వీర్యము సహస్రాంశ సమ ప్రభాదీప్తమైన బంగారు గ్రుడ్డు ఆయను అని తెలియచున్నది. సువనవికారమైన ఆ ఎండమే బ్రహ్మాండమని తెలియవలెను. సీతాదృశము లైన అనేక కోటి బ్రహ్మాండములు శ్రీమతి ప్రసుందరి క్షేత్ర వీక్షణ ప్రసారముల వలన సృష్టము లగుచున్నవిగాన ఆ దేవి కంజలోచనాయని చెప్పబడుచున్నది. సేయం దేవతైకూత అరవే ఒక్క శంకర గ్రంథరత్నావళి అరవే రెండు ఎను శృతివచనము ఉక్త వివరణమునకు బ్రహ్మాండమని తెలియనగును.